అందరికీ నమస్కారం. లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చదువుకోబోతున్న సూత్రం 20వ సూత్రం, సంయోగాంతస్య లోపః అని. పదవిభాగం సంయోగాంతస్య లోపః అని. దీనికి అర్థం ఏంటి అంటే ఇది అసలు ఏ సందర్భంలో వచ్చింది? ప్రస్తుతం మనం శుద్ధ్యుపాస్య అనే ఒక రూపాన్ని సాధించే ప్రక్రియలో ఉన్నాము. అయితే ఇందులో సుధి ఉపాస్య అని విడగొట్టాం. దానిలో సుధి ఉపాస్య అన్న దగ్గర ఇకార స్థానంలో యకారాదేశాన్ని చేయడం, తర్వాత ధకారానికి ద్విత్వం చేయడం, మొదటి ధకారానికి జష్త్వం చేయడం, ఇవన్నీ ఇప్పటివరకు జరిగాయి. ఇప్పుడు ఈ శుద్ధి అనేది సంపూర్ణంగా ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే సంయోగాంతమైన పదం కాబట్టి దీనిలో ఉన్న చివరి వర్ణానికి లోపం వస్తుందేమో అనేది ఒక సంశయం. ఇప్పటికీ మనం రెండు రూపాలు సాధించాం. శుద్ధ్యుపాసిహ అనే దానిలో ఒకటి ధకారానికి ద్విత్వం చేయడం వికల్పం కాబట్టి ధకారం ద్విత్వం చేసిన రూపం ఒకటి, చయన్ రూపం ఒకటి. ధకారం ద్విత్వం చేస్తే దానిలో మొదటి ధకారానికి జష్ట్వం చేసింది సుధు ధు యు ఉపాస్య అని ఒకటి, ఇంకొకటి శుద్ధ్యు ఉపాస్య అని ఒకటి. అయితే ఈ రెండు చోట్ల కూడా ఈ సంశయం వస్తుంది. సంయోగాంతస్య లోపః అనే దాంతో ఇక్కడ యకారానికి లోపం అవ్వాలి, అందుకే ఈ సూత్రాన్ని ప్రస్తుతం చెప్తున్నారు. దీనికి అర్థమేంటి? సంయోగాంతం యత్ పదం తస్య లోపః స్యాత్. సంయోగాంతమైన పదం ఏదైతే, సంయోగము అంటే రెండు హల్వర్ణాల యొక్క కలయిక, మధ్యలో రెండు హల్వర్ణాల మధ్యలో అజ్వర్ణం లేకపోతే దాన్ని సంయోగం అంటారు. ఆ సంయోగం చివరిలో ఉన్న పదమైతే ఏదైతే ఉందో దానికి లోపమవుతుంది. ఇప్పుడు ఉదాహరణలో సుధు ధు యు ఉపాస్య అని ఉంది. సుధు ధు యు అనేది మొత్తం ఒక పదం, ఉపాస్య అనేది ఒక పదం. కాబట్టి ఈ పదం చివరిలో పదం చివరిలో సంయోగం ఉంది కాబట్టి ఈ పదం ఎలాంటిది అంటే సంయోగాంతమైన పదము. అందువల్ల ఇప్పుడు ఈ సూత్రంతో సంయోగాంతస్య లోపః అనే సూత్రంతో పదానికి లోపం వస్తుంది అంటే. తర్వాత పరిభాషా సూత్రం ఒకటి వస్తుంది. ప్రస్తుతానికి ఈ సూత్రానికి అర్థం ఏమైంది? సంయోగాంతమైన పదం ఏదైతే ఉందో దానికి లోపమవుతుంది అని ఈ సూత్రానికి సామాన్యంగా అర్థం. దీనికి ఇంకా విశిష్టమైన అర్థం చెప్పేందుకు ఒక పరిభాష యొక్క అవసరం ఉంది, అది తర్వాత వస్తుంది. దాంతో దీని సంపూర్ణ అర్థం పూర్తవుతుంది, అక్కడ మళ్ళీ మనం దీన్ని చెప్పుకుంటాం.